గీత గోవిందం. నీ వర్ణం నా కీరవాణి సంకేతం, ఒయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే, నీ చూపు కోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే, నీ అందం నా ప్రేమ గీత గోవిందం. జీరాడు పుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా, కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా, ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదగంట తాళాలు వినిపించగా, ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా, నీకోసమే ఈడు నేను వేచాములే, నీకోసమే నాలో నన్నే దాతానులే, నిన్ను పిలిచాను మలిసందే పేరంటం, ఇక మొదలాయే పొదరింటి పోరాటం నారాటం. నీ అందం నా ప్రేమ గీత గోవిందం. మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా, రెప్పల్లో కొచ్చింది రేపల్లే కాలింది నా నువ్వు నీ నేను క్రీడించగా, గాధల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువి నాకు వినిపించగా, నీ పించమే కిలికించి చేసింది నా కోసమే పారిజాతం పూసిందిలే, మన హృదయాలలో ప్రేమ తారంగం స్వర బృంద విహారాల చిందేటి ఆనందం. ఒయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే, ప్రేమ గీత గో